జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, అయోధ్య కాండలో 109వ సర్గ. నిన్నటి రోజు జాబాలి తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. జాబాలేస్తు వచస్సృత్వా రామ సత్యాత్మనాం వర ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యాచ అవిపన్నయా. జాబాలి యొక్క వాక్యాలను రాముడు విన్నాడు. రాముడు సత్యనిష్ఠుడు, తన మనస్సులో ఎలాంటి చలనము కూడా లేదు. ఇక్కడ కొన్ని విషయాలను మనము నిన్న చెప్పుకున్నాం. అది ఆ జాబాలి ఉద్దేశం. అది ఇది పూర్వము నుంచి ఉన్నటువంటిదే. కొందరు అలా చెబుతూ వస్తూ ఉన్నారు, ప్రకృతే తనంతటా తానుగా ఇలా చేసుకుంటూ పోతూ ఉంటుంది అని. అయితే అది సత్యమే. దానిలోనే దైవాన్ని చూడాలి. దైవము, మరి దైవము అని అంటే మనకి ఒక రూపంగా కనిపించడు. అయితే చాలామంది అనొచ్చు, రాముడు దేవుడు కాదా, కృష్ణుడు దేవుడు కాదా, ఇవన్నీ అవతారాలు కాదా అంటూ. వాళ్ళందరూ కూడా మనలాగా పుట్టినటువంటి వారే, మానవుల్లాగానే బ్రతికినటువంటి వారే. అలాగే ఇంకా ఈ విషయంలో వేదములు కానీ ఉపనిషత్తులు కానీ ఏవైనా సరే, ఇవన్నీ కూడా రెండు మార్గాలు నడుస్తూనే ఉన్నవి. ఒకటి ఆస్తికము, మరొకటి నాస్తికము. అయితే ఇవన్నీ కూడా ఈ శాస్త్రాలు మనమేదో అనుకుంటాం బలంగా ఉన్నటువంటి ప్రమాణాలు అని. కానీ ఎవరికి? దాన్ని నమ్మిన వాడికి ఇది ప్రమాణం. దేవుడు అనేటటువంటిది ఏ విధంగానూ కూడా ఈ మాంసనేత్రాలకి కనపడేటటువంటి వాడు కాదు అని మళ్ళీ ఒక ప్రక్కన చెబుతూనే, మరొక ప్రక్కని ఆయన దేవుడు అని అంటే ఆత్మే దేవుడైనప్పుడు అందరూ, అందరి ఆత్మలు కూడా జ్ఞానము కలిగినటువంటివే, కనుక ఇది విశ్వాసము అనేటటువంటిది చివరికి తేలేది. వారి వాదాలు వారు చెబుతారు, వీరి వాదాలు వీరు చెబుతారు. ఈనాటికి మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవుడి పేరుతో మోసాలు చేసేవాళ్ళు పెరిగిపోయారు. అందుకే దీన్ని మూఢనమ్మకాలు అని చెప్పి ఇప్పటికీ ఆ జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేసేటటువంటివన్నీ వీళ్ళు చేసి చూపిస్తున్నారు. అవి మనం చూస్తూనే ఉన్నాము యూట్యూబుల్లో. చూస్తే అది కాదు దేవుడు అని అంటే, దేవుడు అంటే ధర్మం. ధర్మము అనేటటువంటిది ఏ వ్యక్తికి కూడా అపకారము చేయని పనులు చేయటమే, మేలు చేసే పనులు చేయటమే. ప్రతి వ్యక్తికి ధర్మం ఉంటుంది. తండ్రి ధర్మము, కుమారుని ధర్మము, భార్యా ధర్మము, భర్త ధర్మము, రాజు ధర్మము, ప్రజల ధర్మము అని అంటూ ఇవి ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కాలమలా గడిచిపోతూ ఉన్నది. ఈనాటికి ఎప్పుడు, ఏనాటికి కూడా ఇవి ఎప్పుడూ ఉంటాయి. కనుక ఇలా ఆలోచన కాదు చేయవలసినది. ధర్మాన్ని గురించి ఆలోచించాలి. ధర్మనిష్ట, సత్యనిష్ట, ఈ రెండే చెబుతున్నాయి. వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, అన్నీ కూడా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెబుతూ ఉంది వేదం. దైవం ఎవరయ్యా అంటే సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు దైవం. అక్కడేం పేర్లు చెప్పలేదు వాళ్ళు. అలాగే ఆ ధర్మము సత్యమే. భగవానుడు కూడా, శ్రీకృష్ణస్వామి కూడా సారపు ధర్మమున్ విమల సత్యము అంటూ ఇదే చెప్పాడు కౌరవ సభలో. పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవారలుపేక్ష చేసిరి. అది వారల చేయటకు కానీ ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ఏనాటికైనా ధర్మానికి మేలు జరుగుతుంది, సత్యానికి జయము కలుగుతుంది. సత్యమేవ జయతే. ఎప్పటికైనా ఇది జరిగి తీరేదే. అయితే కష్టాలు కలుగుతూనే ఉంటాయి. ఈ సత్యము ధర్మము అదే అంటుంటారు. హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒక్క అబద్ధం చెబితే ఇవన్నీ పోతాయి. కానీ ఆయన మనసు దానికి ఒప్పుకోలేదు. ఇంకా ఇలాగే మనము చెప్పుకున్నట్లయితే సత్యధర్మాలు మొదట గుణాలు, ఆ తర్వాత భగవంతుడు. ఆ భగవంతుడు అనేటటువంటి వాడిని కూడా మనకి ఈ శాస్త్రాల్లో చెప్పినది జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు, ఇవి భగ అనే శబ్దంతో చెప్పబడతాయని. ఇవి కలవాడు భగవానుడు, ధనము కలవాడు ధనవంతుడు, గుణము కలవాడు గుణవంతుడు అన్నట్లుగా ఈ ఆరు కలవాడు భగము కలవాడు భగవంతుడు. ఇలా మనం చెప్పుకోవలసిందే. అది విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. అదే మూఢ విశ్వాసము వద్దు అంటారు. ఎవరు చెప్పినా విశ్వాసాన్ని ఎవరూ కాదనరు. నా నమ్మకమయ్యా, నా దేవుడున్నాడు నమ్ముకో. అయితే దాని ద్వారా నువ్వు ఇతరులను మోసం చేస్తే అవుడు ఒప్పుకోడు. దీనిని ఖండిస్తున్నారు. ఇది తెలుసుకోలేక అందరూ కూడా అయితే అటు లేకపోతే ఇటు అన్నట్లు మాట్లాడుతున్నారు. అది కాదు. ధర్మము, సత్యము, న్యాయము దేవుని పేరుతో మోసం పనికిరాదు. నీ మనస్సుకి, నిశ్చయానికి, విశ్వాసానికి బలము దేవుడు. ఈ ఒక సూక్ష్మ అంశాన్ని తెలుసుకుంటే చాలా చక్కగా మన శాస్త్రాలు, మన రామాయణ భారత భాగవతాలు, ఋషులు రాసినటువంటి గ్రంథాలు అన్నీ అవగాహనలోకి వస్తూ ఉంటాయి. విద్య కలవాళ్లే బ్రాహ్మణులు అని అంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కాకుంటే మధ్యలో స్వార్థపరులు. అవి రాజుని బట్టి ఉంటుంది. ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఈనాటి రిజర్వేషన్లకు ఎంతో గోళ మొత్తుకుంటున్నారు. ప్రజ్ఞ లేదు, విద్య లేదు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేశం నాశనం అయిపోతుంది. నిజమే. ఏం చేయగలం? ప్రజాభిప్రాయంతో ఓట్లేసి గెలిపించారు. ఆ ఓట్ల కోసమే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు అలాగే ప్రభువు యొక్క ధిక్కారాన్ని ఏనాడు చేయలేము. ఆనాడైనా అంతే, ఒక్కొక్కనాడు ఎప్పుడైనా అక్కడ వక్ర మార్గంలో ప్రభువులు ఉంటే లోకం అలాగే ఉండేది. ధర్మ మార్గంలో ప్రభువులు ఉంటే అలాగే ఉంటుంది, ధర్మమే ఉంటుంది. ఇది ఒక్కటి మనం గమనించుకోవాలి. కనుక రాముడు సత్యాత్మనాం వరహ, రాముడు సత్యమునందు శ్రేష్ఠుడు. తన మనస్సునందు సత్యమును, ధర్మమే అదే ధర్మము, అదే సత్యం విన్నాడు. అతడి మాటలు కూడా కాదనేమి అనలేదు. అతడు చెప్పేది విన్నాడు. విని ఇలా అంటూ ఉన్నాడు, యాబాలి నాకు ప్రియం కలగాలని నీవు చెప్పిందంతా అకర్తవ్యంగా నాకు కనిపిస్తుంది. అంటే చేయకూడదు, నువ్వు చెప్పేది హేతువు బాగానే ఉన్నది, కానీ ఒక హేతువు ఒక్కటే చాలదు. ఎప్పటికైనా హేతువు ఒక్కటే చాలదు. ధర్మం కావాలి. ధర్మం కూడా హేతువుకి అతీతమే. దానికంటే అవతలదే ఇది. తర్క అప్రతిష్టానాత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చారు ఋషులంతా. తర్కము అనేటటువంటిది అది తెలివిని బట్టి ఉంటుంది, దానికి స్థిరత్వం లేదు అన్నారు. ఒకడు హేతువు చేత ఒకటి నిరూపిస్తే మరొక హేతువుతో ఇంకొకటి నిరూపిస్తాడు. ఈ విధంగానే ఉంటాయి హేతువులు అనేది కాదు విశ్వాసము, ధర్మము. కానీ అది చేయాల్సినటువంటిది కాదు. నువ్వు చెప్పేది ఎవ్వరు కూడా సజ్జనులు దీనిని ఆదరించరు. ఒక వ్యక్తి నడవరికను బట్టి అతడు ఉత్తమ కులజాతుడో హీన కులజాతుడో చెప్పవచ్చు అంటున్నాడు రాముడు. మరి నడవడికను బట్టి చెప్పవచ్చు అన్నాడే కానీ పుట్టుకను బట్టి చెప్పవచ్చు అనలేదు. పుట్టుకను బట్టి కాదు అది. ఎప్పుడు కూడా నడవరికను బట్టే అతడు గొప్ప కులమో హీన కులమో తెలుస్తుంది. కనుక ఇక ఆలోచించుకోండి, ఏ యోగ్యతలు లేకపోయినా యోగ్యతలు ఉన్నవాడి వలె, శుచిహీనుడైనా పరిశుద్ధుని వలె, దురాచారి అయినా సదాచారం గలవాని వలె నేను ప్రవర్తించలేను. ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. యోగ్యత లేనివాడు నేను యోగ్యుని అన్నట్టు తయారైపోయారు. ఇప్పుడు శుచి పరిశుద్ధమైనటువంటి మనస్థితి లేనివాడు దురాచారుడు, ఇట్లాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. అవి కాదు, దాన్ని నేను ఒప్పుకోను అంటున్నాడు రాముడు. నేను అలా చెయ్యలేను. ధర్మాన్ని విడిచిపెట్టి లోక సంకట కారకమైనటువంటి రీతిలో నేను ప్రవర్తించలేను అని చెప్పాడు. నా ప్రతిజ్ఞని విడిచిపెట్టమని చెబుతున్నావు. నేను ఎలా విడిచిపెడతాను? నేనే ప్రతిజ్ఞ విడిచిపెడితే ఇతరులకు నేను ఎలా చెప్పగలను? సత్యాచరణ చేయండి అని నేను ఎలా చెబుతానయ్యా? అలా చేసిన నాడు నాకు స్వర్గం లభిస్తుందా అంటున్నాడు రాముడు. స్వర్గము అని అంటే ఏదో చాలామంది అనుకోవటం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి అది ఒక లోకము అని. ఉంటే ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ స్వర్గము అని అంటే సుఖము అనే అర్థంలో వాడబడింది రామాయణంలో. అలాగే పరమపదము, మోక్షము అనే అర్థంలోనే వాడబడింది రామాయణంలో స్వర్గము అనేటటువంటిది. ఆ పరమాత్మ సాన్నిధ్యం అనే అర్థంలో వాడబడింది. కనుక సత్యము విడిచిపెట్టను, నేను నా ప్రతిజ్ఞను విడిచిపెట్టనయ్యా. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. పామును చూసి భయపడినట్లుగా అసత్యాలు పలికే వారిని చూసి లోకం భయపడుతుంది. కనుక నేను అలా విడిచిపెట్టేవాడిని కాదు. కానీ ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, నిందామ్యహం కర్మ పితుః కృతం తద్దు యత్తు స్వాం అగృహ్ణాతు విషమస్త బుద్ధిం బుద్ధ్యానయేవం విధయా చరంతం సునాస్తికం ధర్మపదాదపేతం. ధర్మపదము నుంచి వీడినటువంటిది సునాస్తికం అంటూ ఉన్నాడు. మంచి మాటలుగా కనపడేటటువంటి నాస్తికాన్ని చెబుతూ ఉన్నావు, కేవలము బుద్ధి చేత నువ్వు చెబుతూ ఉన్నావు ఇదంతా. ఆ బుద్ధి విషమంగా ఉన్నది, నీది సమంగా లేదు, ఆలోచన సరిగా లేదు. కానీ ఇప్పుడు అందుకని నేనేమంటున్నా అంటే, నిన్ను కాదు, నిందించవలసింది పితుహు కర్మ, మా తండ్రి గారు చేసిన పనికి నిందించాలి. ఎవరిని? మా తండ్రి గారిని. ఎందుకు? నీలాంటి వాడిని చేరదీసినందుకు అన్నాడు ఆయన. జాబాలను నిందించట్లా, నీలాంటి వాడిని చేరదీసినందుకు మా తండ్రి గారిని నిందించాలేమో, మా తండ్రి గారు చేసిన పని అంటున్నాడు. చూసారా, వాళ్ళని నిందిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి నాలుగు అంటారు. ఎవడైనా సరే వాళ్ళని ఏదో నిందించారనుకోండి, కోపం వచ్చి దేవుడు లేడంటావా, స్వర్గం లేదంటావా, లోకాలు లేవంటావా, దేవతలు లేవంటావా, ఆడు నాలుగు తిడతాడు, ఉంటే చూపించండి. అది కాదు అతని యొక్క పంధాని, అలా కాదు. నీవు ఆచరణతో మార్చి చూపించు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఏమిటో అంతా, దేశం దేశం, ధర్మం ధర్మం, గొప్పది ఏమైపోతుందని. నిజమే, ఆచరించి చూపించు నీ ధర్మాన్ని. ధర్మం ధర్మమని, లేకపోతే హిందూ ధర్మమని, లేదు భారతీయ ధర్మమని, చాలా గొప్పదని, ఎక్కడ ఉన్నది ఎక్కడా లేదని. నిజమే, లేని దానిని నీవు ఆచరించి చూపించు. అంతా సమానమని చెప్పిన దానిని విడిచిపెట్టి ఈనాడు నీవేదో గంతులేస్తే ఎలా కుదురుతుంది? ఆచరణలు చేయాలి, కానీ మాటలు చెప్పేవాళ్ళే కానీ ఆచరణలు చెయ్యరు, చేయకపోతే కుదరదు. ధర్మాన్ని ఆచరించండి. కనుక రాముడు కూడా ఇలాగే అన్నాడు, నీ మాటను నేను ఒప్పుకోను అన్నాడు రాముడు. అయితే ఇంకేమీ చేయలేరు. అప్పుడు వశిష్ఠుడు, అలా కాదు రామా, మీ వంశం వారందరూ కూడా పెద్దవాడు రాజ్యపాలన చేశారు ఇప్పటి వరకు, కనుక నీవు కూడా ఆ జ్యేష్ఠానురూపమైనటువంటి ఆ అభిషేకం నువ్వు గ్రహించటం ధర్మము అన్నాడు. వశిష్ఠస్తు తదా రామ అలా చెప్పాడు, కానీ వినలేదు రాముడు, వినలేదు తమ్ముడు భరతుడు. అన్నా, తండ్రి మాట తండ్రి మాట నెరవేర్చాలంటూ ఉన్నావు. 14 సంవత్సరములు అరణ్యంలో నేను తిరుగుతా, నీవు రాజ్యపాలన చేయి, అప్పుడు తండ్రి మాట నెరవేర్చినట్లే అవుతుంది. నువ్వు చెప్పినట్టే శత్రుఘ్నుడు నాకు తోడుగా ఉంటాడు, లక్ష్మణుడు నీకు తోడుగా ఉంటాడు, కనుక నే చేస్తాను అన్నాడు. అంటే అసలు ఆ సభ్యులు, ఆ మంత్రులు, ఆ మాటలకి, ఆ రాముడు తన తమ్ముడు పలికిన మాటలకి రాముడు ఆశ్చర్యపడ్డాడు. అందరూ కూడా హాహాకారాలు చేశారు. ఆహా, ఏమిటి అసలు ఇది? ఈ అన్నదమ్ములు ఆ రాజ్యాన్ని నీవు తీసుకో అంటే నీవు తీసుకో అంటూ ఉన్నారే, కానీ ఈనాడు ఎలా ఉన్నది? ఎన్ని ఎత్తులు, కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు పన్ని పదవులకి ఆశిస్తూ ఉన్నారు. ఏది ధర్మం? ఎక్కడున్నది మనస్సులో? అలా అద్భుతమైనటువంటి అన్నదమ్ములు ఆ నలుగురు ఆశ్చర్యపోయారంతా. అది కుదరదు భరత, జీవించి ఉన్నప్పుడు మన తండ్రి భాగాలు వేశాడు మన ఇద్దరికీ, ఇవి నాకు వనవాసం ఇచ్చాడు, నీకు రాజ్యం ఇచ్చాడు, ఇప్పుడు ఇది మారిస్తే తండ్రి మాట నిజమేలా అవుతుంది? కనుక నేను దానిని ఒప్పుకోను. అయితే ఏమన్నాడు చిట్ట చివరిగా, నేను భరించలేను ఈ రాజ్యాన్ని, కానీ ఇక నీవు అయోధ్యకు రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తా, ఇక్కడే పడి ఉంటాను అని చెప్పి ఆ దర్భలు తీసుకురమ్మంటూ ఉన్నాడు. అంటే కుదరదు కుదరదు, అలాంటి పని చేయకు భరత, నీవు అది మంచి పని కాదు, ఇలాంటిది చెయ్యకూడదు సుమా. అప్పుడు మన నన్ను కూడా నీవు అపహాస్యం చేసిన వాడు అవుతావు, నా ధర్మాన్ని కూడా నీవు కించపరిచిన వాడు అవుతావు. అలా చేయకు అని అంటే చేయలేకపోయాడు పాపం. అన్ని ప్రయత్నాలు చేశాడు చిట్ట చివరికి, అదేమీ కుదరదు అని చెబితే, అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయన ప్రోద్బలం, ఇప్పుడు ఇక్కడేమీ డైరెక్ట్గా చెప్పలేదు వశిష్ఠుడు, బంగారు పాదుకలు అవి ముందే చేయించుకుని వచ్చారు అని మనకు తర్వాత తెలుస్తూ ఉంటుంది. బంగారంతో చేయించుకొచ్చారు, రాముడు తిరిగి రాకపోతే ఈ పాదుకలకైనా సరే పట్టాభిషేకం చేస్తాను అన్నాడు భరతుడు. అలా చేయించుకుని వచ్చిన కనుక భరతుడు అప్పుడు ఆ బంగారు పాదుకలను తీసి రమా ఆర్యా నా చివరి కోరిక మన్నించు. ఇవి స్వర్ణ నిర్మితమైనటువంటి నీ పాదుకలు, వీటి మీద నీ పాదాలు ఉంచు, ఇవే సకల లోకాల యోగక్షేమాలను సంరక్షిస్తాయి అన్నాడు ఆయన. నా వల్ల కాదు, నేను పరిపాలన చేయలేను, నీ పాదుకలే పాలన చేస్తూ ఉంటాయి లోకానికి, యోగాన్ని క్షేమాన్ని కూడా ఇచ్చేటటువంటివి సుమా. లేని వాటిని ఇస్తాయి, ఆ ఇచ్చిన తర్వాత వాటిని పానీయకుండా కాపాడుతాయి, ఏవి కావాలో ఇస్తాయి, తర్వాత కాపాడుతూ ఉంటాయి. అయ్యా దయచేసి నువ్వు ఈ వరాన్ని అనుగ్రహించు అని అంటే అప్పుడు రాముడు సంతోషించి ఆ పాదుకలను తొడుక్కొని విడిచాడు. అప్పుడు భరతుడు ఇలా అన్నాడు, రఘువీరా రాఘవ 14 సంవత్సరముల పాటు జడలు నారచీరలు ధరించి కందమూలాలను భుజిస్తూ నీ పాదుకలకు ఈ పాదుకలనే నీకు ప్రతినిధిగా ఉంచి నీవే రాజువుగా నీకు ప్రతినిధి పాదుకలు రాజ్యతంత్రాన్ని నడిపిస్తా. ఆ 14 సంవత్సరములు పూర్తి అయినటువంటి మరునాడు నీవు నాకు దర్శనమీయకపోతే నేను అగ్నిలో ప్రవేశించేస్తాను, ఇది శపథము అన్నాడు భరతుడు. మరి ఇంకేం చేయాలిక, చేసేదేం లేదు, సరే అన్నాడు. ఆ భరతుడిని శత్రుఘ్నుడిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు రాముడు, భరత తమ్ముడా, నీ తల్లి కైకేయిపై కోపం చూపించకయ్యా, అన్ని విధాలా కాపాడవలసిన వాడు నీవు, నాపైన సీతపైన ఒట్టు పెట్టి చెబుతూ ఉన్నాను అన్నాడు రాముడు. చూడండి ఎంత ధర్మాత్ముడైన రాముడు అలా చెప్పాడైతే, బాధ అంటే బాధ వచ్చినప్పుడు బాధపడతాడు, 2-3 సార్లు బాధపడ్డాడు కూడా, మానవ సహజం ఇదంతా, అదే మానవ సహజమైనటువంటివే చూపిస్తూ ఉన్నారు. రాముడు దేవుడు కాదా అంటే దేవుడే, దేవుడుగా కాదు రాముడు ఇక్కడికి వచ్చింది, పరమాత్మ అందరిలోనూ అంతర్యామిగానూ ఉంటాడు. ఇది కొంచెం సూక్ష్మ దృష్టితో పరిశీలన చేయాలి. అలా పంపించారు అటు వారిని ఇటు వీరిని. మరలా తత శిరసి కృత్వాతు పాదుక భరతస్తథా ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్నేన సమన్విత. శిరస్సున ఉంచుకున్నాడు భరతుడు ఆ పాదుకలను, శత్రుఘ్నుడితో కూడా కలిసి రథాన్ని ఎక్కాడు. వెంట వస్తూ ఉన్నారు అందరూ, మంత్రులు అందరూ కూడా. అలా భరద్వాజునికి ఈ విషయాన్ని విన్నవించాడు. నంది గ్రామము అక్కడ ఒక కుటీరము ఏర్పాటు చేశాడు ఈ పాదుకలకు, అక్కడ పట్టాభిషేకం చేశాడు. నేను రాజధానిలో రాముడు లేకుండా అడుగు పెట్టను అన్నాడు. అందరూ కూడా ఇక చేయగలిగేది ఏం లేదు కదా, వారంతా ఆ భరతుడిని అనువర్తించి అలా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా వెళ్ళారు, వీళ్ళు ఇలా ఇక్కడ ఆ చిత్రకూటం మీదే అరణ్యములలో అనేక విధములైనటువంటి దృశ్యాలు ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా చూస్తూ వారు ఆనందంగా వీరెక్కడ గడుపుతూ ఉన్నారు, వారు అక్కడ గడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.